కాటకే ప్రథమ ప్రశ్న ప్రారంభ. సంజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జానదభిజానదే సంకల్పమానం ప్రకల్పమానముపకల్పమానముపక్లుప్తం క్లుప్తం శ్రేయోపసేయ ఆయత్సంభూతం భూతం చిత్రహేతః ప్రభానాభాన్ సంభాన్ జ్యోతిష్మాగస్తేజస్వానాతమగ్స్తమన్నభితమన్ రోచనో రోచమానశోభనశోభమాన కళ్యాణ దర్శాదృష్టాదర్శత విశ్వరూపాదర్శనా ఆప్యాయమానాప్యాయమానాప్యాయాసూనృతేరా ఆపూర్యమానాపూర్యమానా పూరయందే పూర్ణాపూర్ణమాసే దాతా ప్రదాతానందమోద ప్రమోద ఆవేశయన్ నివేశయన్ సంవేషణ సంశాంత శాంత ఆభవన్ ప్రభవన్ సంభవన్ సంభూతభూత ప్రస్తుతం విత్తుతం సగ్గస్తుతం కళ్యాణం విశ్వరూపం శుక్రమృతం తేజస్వి తేజస్ సమిద్ధం అరుణం భానుమం మరీచిమదభిరవత్తపస్పదే ప్రసవితీప్తో దీపయం దీప్యమాన జ్వరం జ్వలితాతపన్ వితపన్ సంతపన్ రోచనో రోచమాన శుంభో శుంభమానో వామ సుతాసున్వతే ప్రసుతాసూయమానాభిషూయమానా వీరే ప్రభాతం పాతృప్తిస్తర్పయంతే కాంతా కామ్యా కామజాతాయుష్మతే కామదుఖా అభిశాస్తానుమందానందో మోద ప్రమోద ఆసాదయన్ నిషాదయన్ సగుంసాదన సగుంసన్న సన్న ఆభోర్విభో ప్రభో శంభోర్భువ పవిత్రం పవయ్యన్మోమేభ్య యశో యశస్వానాయనమృత దేవో జే విష్యాన్ సర్గో లోక సహ స్వాన్ సహీయానోజస్వాన్ సహమాన జయన్నభిజయన్ సుద్రవిణోద్రవినోదా ఆర్ద్రపవిత్రో హరికేశో మోద ప్రమోద అరుణోరుణరగా పుండరీకో విశ్వజిజభిజ ఆర్ద్ర పింబమానోన్నభాంతసభానిరావాన్ సర్వోషధ సంభవ మహస్వాన్ ఏదత్కాజో మత్కా క్షుల్లకాశ్రుమిష్టకా సరిస్రదాశుషేణవ అజిరాశోకమిష్ణవ ఇదానీంతదానీమేతలి క్షిప్రమజిరం ఆశున్నిమేషఫణోర్ధవన్న చిద్రవన్న పరగ్రస్వరమాన ఆశురాశీయాంజవ అగ్నిస్తోమ ముక్షోరిరాత్రిరాత్రస్త్రిరాత్రస్తూరాత్ర అర్ఘ్యరసూర్యరసంద్రమా ఋతు ప్రజాపతి సంవత్సరో మహాంక భూరగ్నిం చ పృథివీం చ మాంచ త్రీకృష్ణలోకాన్ సంవత్సరం చ ప్రజాపతి స్వాసాదయతు తయా దేవతయాంగిరస్వద్భ్రువాదేన భువో వాయుంచాంతరిక్షం చ మాంచ శ్రీకృష్ణలోకాన్ సంవత్సరం చ ప్రజాపతి స్వాసాదయతో తయా దేవతయాంగిరస్వద్భ్రువాదేన స్వరాదిత్యం చ దివం చ మాంచ శ్రీకృష్ణలోకాన్ సంవత్సరం చ ప్రజాపతి స్వాసాదయతో తయా దేవతయాంగిరస్వద్భ్రువాదేన భోద్భువస్వశ్చంద్రమసం చరిశమాం శ్రీకృష్ణలోకాన్ సంవత్సరం చ ప్రజాపతి స్వాసాదయతో తయా దేవతయాంగిరస్వద్భ్రువాసీత త్వమేవ త్వాం వేత్సయోషిసోసి త్వమేవ త్వామజైషే చిరశ్చాసంచిరశ్చాస్తగ్నే ఏతావాగిష్టాభూయాగిష్టాస్తగ్నే ఎత్తే అగ్నేన్యోనంగిరివేరిక్తం ఆదిత్యాస్తదంగిరతస్చిన్వంతో విశ్వేతే దేవాస్థితిమా పూరయంతో చిరశ్చాభిసంచిరశ్చాస్తగ్నే ఏతావాగిష్టాభూయాగిష్టాస్తగ్నే మాతే అగ్నే జయేన మాతిజయేనాయుధావృక్షే సర్వేషాం జ్యోతిషాం జ్యోతిర్యదావుదేతి తపసో జాతమనిషిష్టమోజ సత్యే జ్యోతిరిష్టకే తేన మే తప తేన మే జ్వల ఏన మే దీది యవద్వాదసాది సూర్య యవదా విబ్రహ్మ సంవత్సరాది పరివత్సరాది ఇదావత్సరోదివత్సరోది విద్వత్సరోదివత్సరోది తస్వసంతశిర గ్రీష్మోదక్షిణ పక్ష వరిషాపుచ్చం శరదుత్తర పక్ష హేమంతో మధ్యం పూర్వపక్షాశ్రితయ అపరపక్షాపురేషం అహోరాత్రానేత్రకా ఋషభోజి స్వర్గో లోక యశి మహీయసే తో నోమ ఆవహ వాయుర్భూత్వా సర్వాదిశ ఆవాహి సర్వాదిశో నివాహి సర్వాదిశో నంవాహి చిత్యాచితిమాపణ అచిత్యాచితిమాపణ చిరసి సముద్రయోని ఇంద్రుర్దక్షణ్యపక్షణ్య మహాన్ ధ్రువానిషత్త నమస్తేస్తు మామాహిగుంసే ఏది ప్రేతివేది సమిత్యులిజి దివం మే యచ్చ అంతరిక్షం మే యచ్చ పృథివీం మే యచ్చ పృథివీం మే యచ్చ అంతరిక్షం మే యచ్చ దివం మే యచ్చ అన్నా ప్రసారయ రాజ్ఞా సమజ రాత్రిగా ప్రసారయ అన్నా సమజ కామం ప్రసారయ కామగం సమజ భోర్భువస్వ వోజోబలం బ్రహ్మక్షత్రం యశో మహద్ అత్యంతపో నామ రూపమృతం చక్షుశ్రోత్రం మనాయు విశ్వయశో మహ సమంతపోహరోభా జాతవేదా వినివాపామకోసి వైశ్వానరో వినివావేద్యుతోసి సంవ్రజాభ్యో విదమానాయ లోకం ఓజం పుష్టిం తదభ్యావృత్స రాజ్ఞే విరాజ్ఞే సమ్రాజ్ఞే స్వరాజ్ఞే అర్తిశోచి తపోహరోభా అగ్నిరింద్రో బృహస్పతి విశ్వే దేవా భువనస్ గోపా ప్రేమా సర్వేష సాసకం సృజంతో అసలే స్వాహా వసలే స్వాహా విభువే స్వాహా వివస్పతే స్వాహా అభిభూయే స్వాహాధిపతయే స్వాహా దివాంపతయే స్వాహా గుంహస్పత్యాయ స్వాహా సాక్షుష్మత్యాయ స్వాహా జ్యోతిష్మత్యాయ స్వాహా రాజ్ఞే స్వాహా విరాజ్ఞే స్వాహా సమ్రాజ్ఞే స్వాహా స్వరాజ్ఞే స్వాహా సూషాయ స్వాహా సూర్యాయ స్వాహా చంద్రపదే స్వాహా జ్యోతిషే స్వాహా సగుందర్పాయ స్వాహా కళ్యాణాయ స్వాహా అర్జునాయ స్వాహా విపశ్చితే పవమానాయ గాయత మహీనధారాగ్రంథో అరిషతి అహేహేర్నామతి సర్పజిత్వజం అత్యోన క్రీడన్నతర్జున హరి ఉపయామగృహీనోజు మృత్యవే ద్వాదిష్టం గృహ్ణామి ఏదేయోనిర్మృత్యవే త్వా అపమృత్యమపక్షుధం అపేతశపథంజి అధానమాజ్ఞావః రాయస్పోషకం సహస్రిణం ఏతే సహస్రమయితం పాశాః మృత్యోమర్త్యాయ హంతవే తాన యజ్ఞస్య మాయయాః సర్వానవయజామహే భక్షోస్యమతభక్షః తస్య చే మృత్యపేతస్యామతమతః స్వగాగత్య మధుమద ఉపహోత్యాపహూత భక్షయామి మంద్రాభిభోజేతుర్యజ్ఞానాసావే అంధోజాగ్రవిష్కాణ అసావే బజ్రాకరందరపాన అసావే హస్తస్వాచక్షు అసావే అపాదాశోమన అసావే కవే విప్రజిత్తే శ్రోత్ర అసావే సుహస్తస్సు భాసా శోషో నామాస్యమృతోమత్యేషు తన్వాహంతసావేద అసావేహి అగ్నిర్మే వాచశ్రుతః వాగ్హృదయే హృదయం మయి అహమృతే అమృతం బ్రహ్మణే వాయుర్మే ప్రాణే శ్రుతః ప్రాణో హృదయే హృదయం మయి అహమృతే అమృతం బ్రహ్మణే పూర్యో మే చక్షుషి చక్షుర్హృదయే హృదయం మయి అహమృదే అమృతం బ్రహ్మణి చంద్రమా మే మనసి శ్రుత మనోహృదయే హృదయం మయి అహమృదే అమృతం బ్రహ్మణి దిశో మే శ్రోత్రే శ్రుతా శ్రోత్రం హృదయే హృదయం మయి అహమృదే అమృతం బ్రహ్మణి ఆపో మే రేతది శ్రుతా రేతో హృదయే హృదయం మయి అహమృదే అమృతం బ్రహ్మణి పృథివీ మే శరీరే శ్రుతా శరీరకం హృదయే హృదయం మయి అహమృదే అమృతం బ్రహ్మణి ఓషధి వనస్పతయో మే లోమశ్రుతా లోమాని హృదయే హృదయం మయి అహమృదే అమృతం బ్రహ్మణి ఇంద్రో మే బలే శ్రుత బలకం హృదయే హృదయం మయి అహమృదే అమృతం బ్రహ్మణి పర్జన్యో మే మూర్ధనిశ్రుత మూర్ధాహృదయే హృదయం మయి అహమృదే అమృతం బ్రహ్మణి ఈశానో మే మన్యో శ్రుత మన్యుహృదయే హృదయం మయి అహమృదే అమృతం బ్రహ్మణి ఆత్మాత్మనిశ్రుత ఆత్మాహృదయే హృదయం మయి అహమృదే అమృతం బ్రహ్మణి పునర్మహాత్మా పునరాయురాగాద్ పునః ప్రాణ పునరాగూతమాగాద్ వైశ్వానరోర్మావధాన అంతస్తిష్టమృత గోపా ప్రజాపతిర్దేవానసృజత తే పాత్మనా సంతితాజాయంత తాన్యద్యత్ తస్మాద్విద్యుత్ తమవృశ్యత్ యదవృశ్యత్ తస్మాద్దృష్టి తస్మాద్యత్రైతే దేవతే అభిప్రాప్నుత విజహైవాసుతర్త్ర పాప్మానంద్యత దృశ్యతశ్చ తేజామీమాగుంసాగ్నిహోత్రదేవ సంపన్నా అథో ఆహో సర్వే నిజ్ఞ కృతుష్మితి భోష్యన్నమోపస్పృశేత్ విద్యుదసి విద్యమే పాప్మానమితి అసహుక్తోపస్పృశేత్ వృష్టిరసి వృష్టమే పాప్మానమితి యక్ష్యమాణో వేష్వా విజహైవాక్సీతే దేవతే పాప్మానంజన పృషదశ్చ అర్థగంహోహారుణి బ్రహ్మచారిణే ప్రశ్నాంకోచ్చ ప్రతిఘాయ పరే ప్రక్షందయ్యాం పాదిం పృచ్ఛ ఏర్థసావిత్రావేత్రా తమాగత్య పప్రచ్ఛ ఆచార్యో మా ప్రాహేర్థసావిత్రావేత్రా సహోవాచ వేదేతి సకస్మిన్ ప్రతిష్ఠితమితి పరోరజసేతి కస్తర్జత్ పరోరజా ఇది ఏషవాపస పరోరజా ఇది హోవాచ ఏష తపతి ఏషోర్వాగ్రజా ఇది సకస్మిన్ ప్రేష ఇది సత్య ఇది కిందత్ సత్యమితి తప ఇది కస్మిన్ను తప ఇది బల ఇది కిందద్బలమితి ప్రాణ ఇది మాస్మ ప్రాణమతి పృచ్చతి మాచార్య ప్రవీణితి హోవాచ బ్రహ్మచారీ సహోవాచ ప్రక్షోదయ్యాం పాది యద్వై బ్రహ్మచారిన్ ప్రాణమత్య ప్రక్ష మూర్ధాదే వ్యపదిష్యతే అహమురాచార్యాన్ భవిష్యామి యోమాసావిత్రే సమవాదిష్టేతి తస్మాత్ సావిత్రేణ సంవదేత సయో హవై సావిత్రం విదుషా సావిత్రే సంవదతే సహాస్మిన్షయం దధాతి అనుహవా అస్మాసౌత వంశయం మన్యతే అన్వస్మై శ్రేష్టపో మన్యతే అన్వస్మై తపో బలం మన్యతే అన్వస్మై బలం ప్రాణం మన్యతే ఏదాహ సంజ్ఞానం విజ్ఞానం దర్శా దృష్టేతి ఏషే వదతే అసయదాహ ప్రస్తుతం విష్ణుతకం సుతా సంపతేతి ఏషే వదతే ఏషక్యేవతాన్యహాని ఏషరాత్రయ అసయదాహ చిత్రకేతుర్దాత ప్రదాత సవిత ప్రసవితాశాస్తానుమందేతి ఏషే వదతే ఏషక్యేవతే అహోత్రా ఏషరాత్రే అసయదాహ పవిత్రం పవయిష్యాన్ సహస్వాన్ సహీయా నృణో నృణరజాయితే ఏషమాసా అసయత అగ్నిష్టామోక్షోరాగ్నిరుత ప్రజాపతి సంవత్సరే ఏషేవత్యేయజ్ఞవ ఏషవ ఏష సంవత్సర అసయదా ఇదానీమిది ఏషేవత్యేమతే ముహూర్తనాహూర్తా జనకో హవైదేహ అహోరాత్రై సమాజగామ సకంభోజ యో వా అస్మాన్ వేద విజహత్ పాప్మానమేతి సర్వమాయురేతి అభిస్వర్గం లోకం చేతి నాస్యాముష్మిన్ లోకేన్నం క్షీయతయతి విజహద్ధవే పాప్మానమేతి సర్వమాయురేతి అభిస్వర్గం లోకం చేతి నాస్యాముష్మిన్ లోకేన్నం క్షీయతే యజేవం వేద అధీనాహాశ్వచ్ఛః పావిత్రం విదాంతకార సహసంసో హిరణ్మయో భూత్వా స్వర్గం లోకమియాయ ఆదిత్యశ్చాయుజ్యం హగంసో హవైర్హిరణ్మయో భూత్వా స్వర్గం లోకమేతి ఆదిత్యశ్చాయుజ్యం ఏవం వేద దేవభాగో శ్రౌతర్కః సావిత్రం విదాంతకార రఘుంహపాగదృశ్యమానాభ్యువాచ సర్వం వద గౌతమో వేద సావిత్రం వేదేతి సహోవాచ కైలావాగసీతి అయమహగం సావిత్ర దేవానాముత్తమో లోక ముఖ్యం మహాబిభ్రతి ఏతావజిష గౌతమ దివ్యాపవేశం కృత్వాసో నిపపాత నమో నమయుకి సహోవాచ మాభైర్గౌతమ ఇతవైతే లోకైతి తస్మాద్దేకే సావిత్రం విదుః సర్వేతే జితలోకా సయో హవే సావిత్రస్యాష్టాక్షరం పదగ్రశ్రియాభిషిక్తం వేద శ్రియాభిషిక్తే అక్షరే సూర్యైరిత్రేణే ఆదిత్యైరిత్రేణే ఏతద్వై సావిత్రస్యాష్టాక్షరం పదగ్రశ్రియాభిషిక్తం యేవం వేద శ్రియాభిషిక్తే తదేతమిషాభ్యుక్తం ఋతో అక్షరే పరమే వ్యోమన్ తస్మిన్ దేవాసి విశ్వే నిషేదు యస్తన్న వేదకమిచాకరిష్యతి యయుద్ధద్విదుఃఖయమే సమాసరైతి నహవాయేతశ్చానుధామ్నార్థోస్తి యస్సావిత్రం వేద తదేతత్పరియద్దేవచక్రం ఆర్ద్రం పిన్మమానగ్స్వర్గే లోకయేది విజహద్విశ్వాభూతాని సంపశ్యతి ఆర్ద్రోహమే పిండమాన స్వర్గే లోకయేతి విజహన్ విశ్వాభూతాని సంపశ్యన్ యేవం వేద శూషోహమేవాస్మేయ ఆదిత్యేన సమాజగామ ప్రగుంహో వాచ ఏహి సావిత్రం విద్ధి అయం వే స్వర్గ్యోగ్ఞపాదగిష్టమృతాసంభూతై ఏష వాపత సావిత్ర యేషతపతి ఏ హిమాం విద్ధి ఇది హైవేనంతతు వాచ ఇయం వాపతరఘ్నిరేవతారఘం మధు యాయేతా పూర్వపక్షామలపక్షయోరాత్రియ తామసుగృహ యాణ్యహాని హేమసుభృషా సయోహవాతామసుగతశ్చమసుభృషాకిశ్చ వేద కుర్వంతి హాస్యైతాగ్నో మధు నాస్యేత్తా పూర్తంధయంతి అసయో న వేద నాస్యైతాగ్నో మధు కుర్వంతి జయంతశ్రేష్టాపూర్తం యోహవాహోరాత్రణేయాని వేద నాహోరాత్రేష్మార్చతి సంజ్ఞానం విజ్ఞానం దర్శా దృష్టేతి ఏతామను వాకాపూర్వపక్షస్యాహోరాత్రణేయాని ప్రస్తుతం విష్ణుతం సునాథం వచేతి ఏతామను వాకాపరపక్షస్యాహోరాత్రణేయాని నాహోరాత్రేష్మార్చతి ఏం వేద యో హై ముహూర్తానామేజాని వేద నముహూర్తేష్మార్చతి చిత్రకేతుర్దాతాప్రదాతాసుమితాభిశాస్తానుమంతేతి ఏతేను వాకాముహూర్తానామేజాని నముహూర్తేష్మార్చతి ఏం వేద యో హార్ధమాసానామాసానామధేయాని వేద ఆర్థమాసేషణమాసేష్ మార్చతి పవిత్రం పవయ్యాన్ సహస్వాన్ సహీజానృణోృణాయి ఏకేను వాకార్ధమాసానాధేయాని నార్ధమాసే ఋణమాసేష్మార్చతి ఏం వేద యోహమియజ్ఞక్రతూనాంచర్తూనాంచంవత్సరస్థనామధేయాని వేద అయజ్ఞక్రతుసరత్సరాధిమార్చతి అగ్నిష్టమోక్ష ప్రజాపతి సంవత్సరై ఏకేను వాకాయజ్ఞక్రతూనాంచర్తూనాంచంవత్సరస్థనామధేయాని అయజ్ఞకృతృణకృణమత్సరాధిమార్చతి ఏం వేద యోహవీ ముహూర్తానాం ముహూర్తాన్ వేద నముహూర్తానాం ముహూర్తేష్మార్తిమార్చతి ఇదానీ కదానేమిది ఏకే వీ ముహూర్తానాం ముహూర్తా నముహూర్తానాం ముహూర్తేష్మార్తిమార్చతి ఏం వేద అథో యథాక్షేత్రజ్ఞోర్తాన ప్రవిశ్యాన్నమత్తి ఏమేతాన్ క్షేత్రజ్ఞోర్తాను ప్రవిశ్యాన్నమత్తి సేతేజామే వసులోకతాగుం సాయుధ్యమశ్వతే అవమలం మృత్యుంజయతి ఏం వేద కశ్చిద్ధమాస్మాల్లోకాత్ ప్రేత్య ఆత్మానం వేద అయమహమస్మీతి కశ్చిత్సల్లోకన్న ప్రతి ప్రజానాది అగ్నిముద్ధో హైవ ధూమదాంతః స్వల్లోకన్న ప్రతి ప్రజానాది అశయో హైవేదమగ్నిగుంసా విత్రం వేద సగేమాస్మాల్లోకాత్ ప్రేత్య ఆత్మానం వేద అయమహమస్మీతి సస్వల్లోకం ప్రతి ప్రజానాది ఏకకు వేవైనంతత్సా మిత్ర స్వర్గం లోకమధివహతి హోరాత్రైర్వా ఇదగుం ధిగభ్య క్రియతే ఇది రాత్రాయ దీక్షిషత ఇది రాత్రాయ వృతముపా గురి తా నిహానేవం విదుష అముష్ణం లోకేశే వసిద్ధయంతి ధీతగం హైవసే మధిమనుపరేది అథయో హైవైతమగ్నిగం సావిత్రం వేద తస్య హైవాహోరాత్రాణి అముష్ణం లోకేశే మధిర్నశయంతి అధీతగం హైవసే మధిమనుపరేది భరద్వాజోహత్రిభిరాయ బ్రహ్మచర్యమువాస తగం భజేయ్యగ్నిస్థభిరగుంశయానం ఇంద్రవ్రజోవాచ భరద్వాజ ఎత్తమాయుర్ద్యామేనేది బ్రహ్మచర్యమేన చరేయమితి హోవాచ తగం హత్రేన్ విజ్ఞాతాని మదర్శయాంచకాల తేషాగుంహైకైకస్మాన్ ముష్టినా దే సహోవాచ భరద్వాజేమంత్ర్య వేదావాయేతే అనంతా వై వేదాద్వాగేతైర్భిరాజుర్భిరన్నమోచా అసదైతరతనుమే హీమం విద్ధి అయం వైషర్మ విద్యేది తస్మే హైతమగ్నిగుంసా మిత్రమువాచ రగుంసమి అమృతో భూత్ స్వర్గం లోకమియాయ ఆదిత్యశాయుజ్యం అమృతో హైమ భూత్ స్వర్గం లోకమేది ఆదిత్యశాయుజ్యం ఎదేవం వేద ఏషోరేవత్తీ విద్యా యావంతకం హవైర్య్యా విద్యయా లోకంజయతి తావంతం లోకంజయతి ఎదేవం వేద అగ్నేర్వాయేతాయమధేయాని అగ్నేరేవ సాయుజ్యకం సలోకతామాప్నోతి ఎదేవం వేద వాయోర్వాయేతాయమధేయాని వాయోరేవ సాయుజ్యకం సలోకతామాప్నోతి ఏం వేద ఇంద్రస్య వాయేతాయమధేయాని ఇంద్రస్యైవ సాయుజ్యకం సలోకతామాప్నోతి ఏం వేద బృహస్పతేర్వాయేతాయమధేయాని బృహస్పతేరేవ సాయుజ్యకం సలోకతామాప్నోతి ఏం వేద ప్రజాపతేర్వాయేతాయమధేయాని ప్రజాపతేరేవ సాయుజ్యకం సలోకతామాప్నోతి ఏం వేద బ్రహ్మణోపాయేతాయమధేయాని బ్రహ్మణగేమ సాయుజ్యకం సలోకతామాప్నోతి ఏం వేద సవాషోగిరపక్షపుచ్చో వాయురేవ సస్యాగ్రముఖం అసామాదిత్యశిర అయదేతే దేవతే అంతరేణ సత్సర్వం సేవ్యది తస్మాత్ సావిత్ర ఓ లోకో స్వర్గో అనంతస్ పారోధి అక్షిదస్ క్షయ్యోధి తపస ప్రతిష్టా ప్రయేదమంత విశ్వయక్షం విశ్వం భూతం విశ్వగుంధభూతం విశ్వస్య భర్తా తంతోపదే కామదుఖమక్షితం ప్రజాపజస్వాసాదయతు ప్రజా దేవతయాంగిరస్పద్ధ్రువాసీత తపోధిలోకే శతం తేజస ప్రతిష్టా ప్రయేదమంత విశ్వయక్షం విశ్వం భూతం విశ్వగుంధభూతం విశ్వస్య భర్త విశ్వస్య జనయిత్రే తత్వోపదే కామదుఖమక్షితం ప్రజాపజస్వాసాదయతు ప్రజా దేవతయాంగిరస్పద్ధ్రువాసీత తేజోజనపజశ్రుతం సముద్రస్య ప్రతిష్టా త్వయేదమంత విశ్వయక్షం విశ్వం భూతం విశ్వగుంసభూతం విశ్వస్య భర్త్ర విశ్వస్య జనయితే తత్వపదే కామదుఖమక్షితం ప్రజాపతిస్వాసాదయతు ప్రజా దేవతయాంగిరస్పద్ధ్రువాసీత సముద్రోజతిశ్రుత అపామతిష్టా త్వయేదమంత విశ్వయక్షం విశ్వం భూతం విశ్వగుంసభూతం విశ్వస్య భర్తా విశ్వస్యోపదే కామదుఖమక్షితం ప్రజాపతిస్తాదయతు ప్రజాదేవతయాంగిరస్మద్భ్రువాసీత ఆపత్సముద్రే శ్రితా పృథివ్యా ప్రతిష్టాయుష్మాసు ఇదమంత విశ్వయక్షం విశ్వం భూతం విశ్వగుంధభూతం విశ్వస్య భర్త్రో విశ్వసృజనయత్రియ తావ ఉపదే కామదుఖాక్షితా ప్రజాపజస్వాసాదయతు ప్రజాదేవతయాంగిరస్మద్భ్రువాసీత పృథివ్య సప్సశ్రుత అగ్నే ప్రతిష్టా ప్రయేదమంత విశ్వయక్షం విశ్వం భూతం విశ్వగుంసభూతం విశ్వస్య భర్త్రీ విశ్వసృజనయతి తాంతోపదే కామదుఖామక్షితా ప్రజాపజస్వాసాదయతు ప్రజాదేవతయాంగిరస్మద్భ్రువాసీత అగ్నిరసి పృథివ్యాశ్రుత అంతరిక్షస్య ప్రతిష్టా ప్రయేదమంత విశ్వయక్షం విశ్వం భూతం విశ్వగుంసభూతం విశ్వస్య భర్తా విశ్వతిరేగా అంతోపదే కామదుఖమక్షితం ప్రజాపజస్వాసాదయతు ప్రజాదేవతయాంగిరస్మద్భ్రువాసీత అంతరిక్షమస్య అగ్నోశ్రితం వాయో ప్రతిష్టా ప్రయేదమంత విశ్వయక్షం విశ్వం భూతం విశ్వగుంసభూతం విశ్వస్య భర్తృ విశ్వస్య జనయితే తత్వపదే కామదుఖమక్షితం ప్రజాపజస్వాదాదయతు ప్రజాదేవతయాంగిరస్మద్భ్రువాసీత వాయురస్యంతరిక్షే శ్రుత దివప్రతిష్టా ప్రయేదమంత విశ్వయక్షం విశ్వం భూతం విశ్వగుంసభూతం విశ్వస్య భర్తా విశ్వసృజనయిత అంతోపదే కామదుఖమక్షితం ప్రజాపజస్వాదాదయతు ప్రజా దేవతయాంగిరస్మద్భ్రువాసీత యౌరసి వాయో శ్రుతా ఆదిత్యస్య ప్రతిష్టా ప్రయేదమంత విశ్వయక్షం విశ్వం భూతం విశ్వగుంధభూతం విశ్వస్య భర్త్రీ విశ్వసృజనయతి తాంతోపదే కామదుఖామక్షితా ప్రజాపజస్వాసాదయతు ప్రజా దేవతయాంగిరస్మద్భ్రువాసీత ఆదిత్యోపతి నివిశ్రుత చందమస ప్రతిష్టా ప్రయేదమంత విశ్వయక్షం విశ్వం భూతం విశ్వగుంధభూతం విశ్వస్య భర్తా విశ్వసృజనయిత తంతోపదే కామదుఖమక్షితం ప్రజాపజస్వాసాదయతు ప్రజా దేవతయాంగిరస్మద్భ్రువాసీత చంద్రమాస్యాదిత్యే శ్రుత నక్షత్రాణాం ప్రతిష్టా ప్రయేదమంత విశ్వయక్షం విశ్వం భూతం విశ్వగుంధభూతం విశ్వస్య భర్తా విశ్వసృజనయిత తంతోపదే కామదుఖమక్షితం ప్రజాపజస్వాసాదయతు ప్రజా దేవతయాంగిరస్మద్భ్రువాసీత నక్షత్రాణి చంద్రమతిశ్రుతాని సంవత్సరస్య ప్రతిష్టాయుష్మాసు ఇదమంత విశ్వయక్షం విశ్వం భూతం విశ్వగుంధభూతం విశ్వస్య భర్తీని విశ్వసృజనయితేణి తాని బహుపదే కామదుఖాన్యక్షితాని ప్రజాపజస్వాసాదయతు ప్రజా దేవతయాంగిరస్మద్భ్రువాసీత సంవత్సరోసు నక్షత్రేషు శ్రుత ూనాం ప్రతిష్టా ప్రయేదమంత విశ్వయక్షం విశ్వం భూతం విశ్వగుంసభూతం విశ్వస్య భర్తా విశ్వసృజనయిత అంతోపదే కామదుఖమక్షితం ప్రజాపజస్వాసాదయతు అజాదేవతయాంగిరస్మద్ధ్రువాసీద ప్రథమస్థనం వత్సరే శ్రుతా మాసానాం ప్రతిష్టాయుష్మాసు ఇదమంత విశ్వయక్షం విశ్వం భవతం విశ్వగుందభవతం విశ్వస్య భర్తారో విశ్వస్య జనయితారః తాను బహుపతథే కామనుభానక్షితాన్ ప్రజాపతిస్వాసాదేతో తయా దేవతయాంగిరస్మద్ధ్రువాసీద మాసాశ్రుతాః అర్ధమాసానాం ప్రతిష్టాయుష్మాసు ఇదమంత విశ్వయక్షం విశ్వం భూతం విశ్వగుంతభూతం విశ్వస్య భర్తారో విశ్వస్య జనయితారః తాను బహుపతథే కామదుఃఖానక్షితాన్ ప్రజాపతిస్వాసాదేతో ప్రజాదేవతయాంగిరస్మద్భ్రువాసీద అర్ధమాసాస్తమాసుశ్రుతాః అహోరాత్రయో ప్రతిష్టాయుష్మాసు ఇదమంత విశ్వయక్షం విశ్వం భూతం విశ్వగుంతభూతం విశ్వస్య భర్తారో విశ్వస్య జనయితారః తాను బహుపతథే కామదుఃఖానక్షితాన్ ప్రజాపతిస్వాసాదేతో ప్రజాదేవతయాంగిరస్మద్భ్రువాసీద అహోరాత్రే స్థోర్ధమాసేషు శ్రుతే భూతస్య ప్రతిష్టే భవ్యస్య ప్రతిష్టే ఇవయోరిదమంత విశ్వయక్షం విశ్వం భూతం విశ్వగుంతభూతం విశ్వస్య భక్త్యౌ విశ్వస్య నైత్యౌ ఉపదే కాముఖే అక్షిజే ప్రజాపతిస్వాదాలేతో ప్రజాదేవతయాంగిరస్మద్భ్రువాధీర పౌర్ణమాస్యష్టకామావాస్యా అన్నాదాస్థానదుఃఖో యుష్మాసు ఇదమంత విశ్వయక్షం విశ్వం భూతం విశ్వగుంతభూతం విశ్వస్య భర్త్యో విశ్వస్య నైత్య తానుపదే కాముఖాక్షిణా ప్రజాపతిస్వాదాలేతో ప్రజాదేవతయాంగిరస్మద్భ్రువాధీర రాడదృహదే శ్రీరథేంద్రపత్నీ ధర్మపత్నీ విశ్వం భూతమన ప్రభూత ప్రజీతమంత విశ్వయక్షం విశ్వం భూతం విశ్వగుంసుభూతం విశ్వస్య భర్త్రీ విశ్వసృజనైతి తాం గోపదే కామదుఃఖామక్షిణా ప్రజాపతిస్వాదాదేను ప్రజాదేవతయాంగిరస్మద్భ్రువాధీర ఓజోషిజోజి బలమతిభ్రాజోజి దేవానాంధామామృతం అమర్త్యస్తపోజా త్వరీతమంత విశ్వయక్షం విశ్వం భూతం విశ్వగుంసుభూతం విశ్వస్య భర్తా విశ్వస్తునీత తందోపదేకాముఖముక్షితం ప్రజాపతిస్వాసారేతో త్రిగాదేపదాంగిరస్మద్భ్రువాసీత త్వమగ్నే రుద్రో అసురో మహోదివ పంషద్ధో మారుతం రక్షయీషే సంవాదేరుణేర్యాజశంగయ పంపవశామిషపాత్మనా దేవాదేవేషు శ్రేయధ్వం ప్రథమా ద్వితీయేషు శ్రేయధ్వం ద్వితీయా తృతీయేషు శ్రేయధ్వం తృతీయా చతుర్థేషు శ్రేయధ్వం చతుర్థా పంచమేషు శ్రేయధ్వం పంచమా షష్ఠేషు శ్రేయధ్వం షష్ఠా సప్తమేషు శ్రేయధ్వం సప్తమా అష్టమేషు శ్రేయధ్వం అష్టమా నవమేషు శ్రేయధ్వం నవమాదశమేషు శ్రేయధ్వం దశమా ఏకాదశేషు శ్రేయధ్వం ఏకాదశాద్వాదశేషు శ్రేయధ్వం ద్వాదశాస్త్రయోదశేషు శ్రేయధ్వం త్రయోదశాశ్చతుర్దశేషు శ్రేయధ్వం చతుర్దశా పంచదశేషు శ్రేయధ్వం పంచదశా షోడశేషు శ్రేయధ్వం షోడశా సప్తదశేషు శ్రేయధ్వం సప్తదశా అష్టాదశేషు శ్రేయధ్వం అష్టాదశా ఏకాన్న విపుంశేషు శ్రేయధ్వం ఏకాన్న విపుంశా విపుంశేషు శ్రేయధ్వం విపుంశా ఏక విపుంశేషు శ్రేయధ్వం ఏక విపుంశాద్వాపుంశేషు శ్రేయధ్వం ద్వాపుంశాస్త్రయోపుంశేషు శ్రేయధ్వం త్రిగోవిపుంశాశ్చతుర్విపుంశేషు శ్రేయధ్వం చతుర్విపుంశా పంచవిపుంశేషు శ్రేయధ్వం పంచవిపుంశా షడ్విపుంశేషు శ్రేయధ్వం షడ్విపుంశా సప్తవిపుంశేషు శ్రేయధ్వం సప్తవిపుంశా అష్టావిపుంశేషు శ్రేయధ్వం అష్టావిపుంశా ఏకాన్న త్రిపుంశేషు శ్రేయధ్వం ఏకాన్న త్రిపుంశా త్రిపుంశేషు శ్రేయధ్వం త్రిపుంశా ఏక త్రిపుంశేషు శ్రేయధ్వం ఏక త్రిపుంశా ద్వాపుంశేషు శ్రేయధ్వం ద్వాపుంశాశ్రయస్త్రిపుంశేషు శ్రేయధ్వం దేవాశ్రయేకాదశాస్తిశ్రయస్త్రిపుంశాః ఉత్తరే భవత ఉత్తరవత్వానముత్తరసత్వానః యత్కామయజ్ఞం జుహోమి తన్మే సమధ్యతా వయగ్రస్యాముపతయోరణేనా భోర్భవస్వస్వాహ అగ్నామిష్టో రజోషసా ఇమావర్ధంతు వాంగిర యమ్నైర్వాజభిరాగతం రాజ్ఞే విరాజ్ఞే సమ్రాజ్ఞే స్వరాజ్ఞే అర్చిశ్రోజి తపోహలోభా అగ్నిః సోమో బృహస్పతి విశ్వే దేవా భువనస్య గోపా తే సర్వే సంగత్య ఇదం మే ప్రావతావజ అయజ్ఞస్యాపతయోరణేనా భోర్భవస్వ స్వాహా అన్నపతేన్నస్య నో దేహి అన్నమేవస్య శుష్పిన ప్రప్రదాతారం తారిషః ఊర్జన్నో దేహి ద్విపదే విదుష్పదే అగ్నే పృథివీపదే సోమవీర్ధాం పదే త్వష్టస్సమిధాం పదే విష్ణవాశానాం పదే మిత్రసత్యానాం పదే వరుణధర్మణాం పదే మరుదగణానాం పదయః రుద్రపశూనాం పదే ఇంద్రోజసాం పదే బృహస్పదే బ్రహ్మణస్పదే ఆరుచాలోచేహగ్రస్వయం రుచారురుచే రోచమానః అదీత్యాదస్వరాభరేహ తస్మినియోనో ప్రజనో ప్రజాయేయ వయగ్నిస్యాపతయోరణేనా భోర్భువస్వ స్వాహా సప్తదే అగ్నే సమిధ సప్తజిహ్వాః సప్తర్షయ సప్తధామ ప్రియాణి సప్తహోత్ర అను విద్వాన్ సప్తయోనేరాపణస్వాహృదేన రాజేతి అగ్నిర్దేవత అగ్నియుంస దిశాన్ దేవం దేవతానామిచ్చతు మేతస్వే దిశాభిరాజలి దక్షిణాదిగే ఇంద్రో దేవత ఇంద్రపుంసజిషాన్ దేవం దేవతానామిచ్చతు మేతస్వే దిశాభిరాజలి ప్రతీకేతికే సోమో దేవత సోమపుంసజిషాన్ దేవం దేవతానామిచ్చతు మేతస్వే దిశాభిరాజలి ఉదీచేతికే మిత్రవరుణో దేవత మిత్రవరుణో సదిశాం దేవో దేవతానామిచ్చతు మేతస్తే దిశాభిరాజలి ఊర్ధ్వాదిగే బృహస్పతిర్దేవత బృహస్పతిం సదిశాం దేవం దేవతానామిచ్చతు మేతస్తే దిశాభిరాజలి ఇయందిగే అనిర్దేవత అనిజిం సదిశాం దేవీం దేవతానామిచ్చతు యోమేతస్యే దిశోభినాశతి పురుషోదికే పురుషోమేకామాన్ సమర్థయతు అంధోజాయ విప్రాణ అసావేహి బధిరాక్రందయితరపాన అసావేహి ఉషసముషసమశీయ అహమసోజ్యోతిరశీయ అహమసోపోషీయ వయగ్రస్యామపతయోరీణాం భోర్భవస్వస్వాహా ఎత్తేజు దయ్యుజితంతే అగ్నే ఎత్తపూర్ణంగిరేతిరిక్తం ఆదిత్యాస్తరంగిరసిన్వంతో విశ్వేతే దేవాశ్చిమాపూరయంతో చిరశ్చాశిరశ్చాశ్చగ్నే ఏతావాగిశ్చాభూయాగిశ్చాశ్చగ్నే లోకం వృణ ఛిద్రం వృణ అథోధీత శివాత్మం ఇంద్రాగ్నే త్వా బృహస్పతి అస్మిన్ యోనావశేషదన్ ప్రజా దేవతజాంగిరస్మద్భ్రువాసీద ఆశోదోహద సోమగ్నిశ్రేణం జపృష్ణయ జన్మం దేవానాశ పుష్పారోజనే దివ ప్రజా దేవతజాంగిరస్మద్భ్రువాసీద అగ్నే దేవాగుంహావ జ్ఞానో ఋక్తమే అతిహోతానీభ్య అగర్మ మహామనసాయమిష్టం యోనీదాయమిభ్యస్మేదురోణే చిత్రభానోరోదీ అంతదుర్వే స్వాహుతం విశ్వత ప్రత్యంచం మేధాకారం విదతస్య ప్రసాధనం అగ్నిగం హోతారం పరిభూతమం మతిం పాలభ్యస్య హవిషస్ మానమిద్ తాం మహోగణదేనోనాన్యంత్వద్ మనుష్యత్వాని ధీమహే మనుష్యత్సమి ధీమహే అగ్నిర్మనుష్పదంగిరః దేవాన్ దేవాయతేజ అగ్నిరిహి వాజినం విశే విరాజ విశ్వదర్షిణే అగ్నిరాజ స్వాభువం సప్రీతోజాజివాలియం ఇగ్ఞస్తోతృభ్రాభర పృష్టోదివిపృష్టో అగ్ని పృథివ్యాం పృష్టో విశ్వాపోటుధీరావివేశ ఐశ్వానస్తమదా పృష్టో అగ్ని సమోజివాసరిషపాదునక్తం అయం వావయః పవతే స సోగ్యమ్నాచికేత హరిత్రాంపవదే తదశిర అథయద్దక్షిణ తదక్షిణ పక్ష అథయత్ ప్రత్యగ్ తత్పుచ్చం ఎదుగన్య సముత్తర పక్ష అథయత్ సంవాది తదస్సు సమంజనం చ ప్రసారణం చ అసోగంపదేవాస్కసంహవాస్మై సకామపతిదే యత్కామో విజతే యోగ్యన్నాచికేతృజైనమేవం వేద యోహవాగ్నేర్నాచికేతనం ప్రతిష్టా వేద సాయుధనవాన్ భవతి యక్షతి ప్రతిష్టా హిరణ్యం వా అగ్నేర్నాచికేతనం ప్రతిష్టా ఏం వేద ఆయుధనవాన్ భవతి యక్షతి ప్రతిష్టా యోహవాగ్నేర్నాచికేత శరీరం వేద సశరీరేమ స్వర్గం లోకమేది హిరణ్యం వా అగ్నేర్నాచికేత శరీరం హరేం వేద సశరీరేమ స్వర్గం లోకమేది అథో యథాత్తప్తో భాయ్యామే సేజసాయిషదా అస్మిగ్స్తు లోకే ఉష్మిగ్స్తు భాతి వరవో హవీనామైతే లోకాదిత్యం అథైతే వరీయాగుంసో లోకాదిత్యం అనంతమంతకం హవానేషక్షయ్యోకం జగతి యోవరేణాదిత్యం అథైషోనంతమపారమక్షయ్యోకం జయతి యః పరేణాదిత్యం అనంతకం హవా అపారమక్షయ్యోకం జయతి యోగ్యన్నాచికేతంచినుతే యముజైనమేవం వేద అసో యథారచేతిక్షన్వక్షదేవని యావర్తమానే ప్రత్యపేక్షతే ఏమహోరాత్రే ప్రత్యపేక్షతే నాస్యాహోరాత్రే లోకమాహాత్మనః యోగ్యన్నాచికేతంచినుతే యముజైనమేవం వేద.